280 లబ్ధహర్షాభపూరిత సంభా లబ్ధహర్షాభపూరిత లబ్ధః యో హర్షః తృప్తినిమిత కచిత్తోల్లాస విశేష ముఖ ప్రసాద శరీర పుష్ట్యాది కార్యో నేహ జగత్యాం స్వాభీష్ట పదార్థానుభవాదిజన్యః సంతోష ఇతి ప్రసిద్ధః తేనాభిపూరిత అభితః సమంతా దన్యూనానతరేకేణ అవిచ్ఛిన్నతయ పూరిత భరితాః తద్విపరీత దుఃఖాద్యనుత్పాదేన తన్మాత్ర సమాశ్రయ నిత్య ప్రసన్నముఖీత్యర్థ ఓం లబ్ధహర్షాభపూరితాయే నమః. భోగము వలన తృప్తి కలిగినప్పుడు మనస్సుకు కలుగునట్టి వికాసాతిశయము హర్షమనబడును. అది ముఖ వికాసము, శారీరకమైన పుష్టి మొదలగు వానిచేత ఊహింపదగినది. ప్రపంచములో ఇష్టవస్తు భోగానుభవము వలన కలుగు సంతోషము, ఆహారముతో సంతోషముతో హర్ష అన్యూనాగతిరిక్తముగా ఎక్కువ తక్కువలు లేకుండగా చిన్నముగా నిండియున్నది. ఆ హర్షమునకు వ్యతిరిక్తము అయిన దోహఖాదులు లేకపోవుట వలన కేవల హర్షమున 402 లలితా త్రిశతీభాష్యం 403 కాశ్రయభూతురాలు నిత్య ప్రసన్నముఖి యగుట వలన జగన్మాత లబ్ధహర్షాభపూరితాయని భజనీయురాలగుచున్నది.